81 పట్టిక. కర్త, వాడికి కర్తృత్వం. స్వాభావికం, సి వాడికి కర్తృత్వం ఔపాధికం. భావం, ఆ ఉపాధికి కారణం, ఆ ఉపాధికి కారణం ఇతరము అంటే. విద్య, కుదరదు. ఎఫ్, ఆ విద్య స్వతంత్రమా? నిద్రలో కూడా అవిద్య ఉంది గనుక అప్పుడు కూడా కర్తృత్వం ఉండాలి, కుదరదు. పాటు, మరో కారణం ఉంటే కర్తృత్వం ఏర్పడుతుంది. అంటే అవిద్య కంటే ముందు మరో ఉపాధి ఉండాలి. కర్త, ఆ నాది. సి వాడికి కర్తృత్వం ఔపాధికం. ఆ విద్య సాపేక్షికమా? ఇతరమే ఉపాధి అవుతుంది. అంటే అవిద్యతో కుదరదు. ఈ ఆ ఉపాధికి కారణం ఇతరము అంటే అవిద్య కాకుండా మరేదో, అది అవిద్యా కార్యమా, స్వతంత్రమా? సాదా, జేడ్ సాది. కర్మ వెనకాల కర్త, జే సాదా. వీళ్ళకి కర్మే కారణం, కర్మ వెనకాల కర్త ఉండాలి. టి, పక్కలాగానే. అనాదా, కుదరదు. కర్త కూడా సాదే అనాది కర్త లేకుండా, కుదరదు. పోతాడు, అవిద్య కాకుండా మరేదో, కుదరదు. నిద్రలో కర్తృత్వం, కుదరదు.